అనాత్మనిరూపణము దేహేంద్రియ ప్రాణమనో హమాదేహ సర్వే వికార విషయా సుఖాదయ వ్యోమాదిభూతాన్యభిలం చ విశ్వమవ్యక్త పర్యంతమిదం హేనాత్మ. 124. దేహేంద్రియ ప్రాణమనోహమాదేహ దేహము ఇంద్రియములు ప్రాణములు మనస్సు అహంకారము మొదలగు సర్వే వికారాహ సమస్తమైన వికారములు విషయాహ విషయములు సుఖాదేహ సుఖాదులు వ్యోమాద్భూతాని ఆకాశము మొదలగు భూతములు అవ్యక్త పర్యంతం అవ్యక్తము వరకును గల ఇదం విశ్వం ఈ ప్రపంచము అనాత్మ హి అనాత్మయే కదా. దేహము ఇంద్రియములు ప్రాణము మనస్సు అహంకారము అననవి ఏ బుద్ధ్యాది వికారములు ఆదియందునవో అట్టి సర్వే వికారాహ సమస్తమైన భౌతిక పదార్థములు విషయాహ శబ్దస్పర్శ శ్రీవివేక. 13. శ్రీవివేక చూడమని రూపరసగంధములు సుఖాదేహ సుఖము మొదటిది వేటికో అట్టి మనహ పరిణాము రూపములైన భయాంతములగు దుహఖమోహ సంకల్పాది వృత్తులును వ్యోమాద్భుతాని ఆకాశము ఏ పృథివి వర్కును గల ఏ భూతములకు ఆదియో అట్టి భూతములును అధిక ముగచెప్పనేల ఈ దృశ్యమగు అవ్యక్త పర్యంతమైన సకల జగత్తును అనాత్మయే. దానిచే ఇకో సావనాత్మ అను దానికి ప్రత్యుత్తరమీయబడినది. 194. అవ అంతిమ కార్యముగు దేహము మొదలు ఆదిమ పరిణామ్యు పాదాన కారణముగు అవ్యక్తము వరకును ఉన్నవన్నీయు అనాత్మలేయని చెప్పబడినది. ఇప్పుడు దీనికి విపరీతముగా ఆదిమ పరిణామ్యు పాదాన కారణముగు అవ్యక్తము మొదలు అస్థిమ కార్యముగు దేహము వరకును గల సమస్త దృశ్య ప్రపంచమును అనాత్మయేయని దార్థము కొరకే చెప్పుచు అది మిథ్యయను విషయమును గూడ చెప్పుచున్నాడు. మాయా మాయా కార్యం సర్వం మహదాది దేహపర్యంతం అసదిద మనాత్మతత్వం విద్ధి త్వం మరుమరిచికాకల్పం. 125. మాయమాయయు మహదాది మహత్తు మొదలుకొని దేహమాయ పరిణం దేహము వరకును గల సర్వం సమస్తమైన కార్యం మాయకార్యము ఇదం ఈ అనాత్మతత్వం అనాత్మతత్వము అసత్ అసత్తనియు మరుమరిచికాకల్పం మరుమరిచికతో సమానమైనదనియు త్వం నీవు విద్ధి తెలుసుకొనుము. మాయా మూల ప్రకృతి మహత్మహత్తత్వము తదేక్షతాది చూచెను అను శృతియందు ప్రసిద్ధమగు ఈ క్షణము. అనాత్మ నిరూపణము 195 లీటర్లు తరువాత పంచ అది దేహపర్యంతమగు ఏ మాయకార్యమునకు ఆదియో అట్టి మహదాదికము. అహంకారః శోకామేత ఆఈశ్వరుడు కోరెను అను శృతియందు చెప్పిన ఈశ్వర సంకల్పము సూక్ష్మభూతములు తరువాత పంచీకృత స్థూలభూతములు తరువాత బ్రహ్మాండము అందలి చతుర్దశ భువనములు వాటిలోనున్న స్థూల దేహాదులు ఈ దేహపర్యంతమగు సమస్తమైన మాయకార్యం మాయయు దాని కార్యము అయిన అనాత్మతత్వం కోసావనాత్మ అను ప్రశ్నకు సమాధానముగా చెప్పబడిన ఆత్మవ్యతిరిక్త పదార్థమును అసత్ సద్రూపమగు ఆత్మకంటే భిన్ననదనియు కావుననే పూర్వోక్త మగు శుద్ధాద్వితీయ బ్రహ్మజ్ఞానముచే నాశత్వము మొదలగు హేతువుచే మరుమరీ చికాకల్పం కనబడి నశించిన స్వరూపము కలదగుటచే ఎండమావులతో సమానమైన దానినిగా మిథ్యాభూతమైన దానినిగా విద్ధి తెలుసుకొనుము. గ్రీష్మమునందు మరుభూమిపై ప్రసరించిన సూర్యకిరణములు మహాజల ప్రవాహ బుద్ధిని కలిగించును. పరిశీలించి చూచినచో ఆచట జలమేమియు ఉండదు. అట్లే బ్రహ్మ జ్ఞానము కలుగుటకు పూర్వము మాయయు తత్కార్యములను భాసించును. బ్రహ్మసాక్షాత్కారము కలుగగనే మెలకువ వచ్చిన పిమ్మట స్వప్నము వలె అది ఎంతయు సమూలముగా నశించును. ఈ విధముగా మాయామాయ కార్యములు దృష్టినష్ట స్వరూపము లఘుటచే మరుమరిచికలవలే మిథ్యాభూతములు మరుమరిచికలనగా ఎడారి ప్రదేశమున ప్రసరించిన సూర్యకిరణములు అవ ఈ విధముగా అనాత్మను గూర్చి పూర్తిగా వివరించి పరమహక ఆత్మ అను ప్రశ్నకు సమాధానము చెప్పుటకు ప్రారంభించుచున్నాడు. 198.